విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కసంగ రేగుతున్న కాల కింకర రావణ శత్రు శేషణ భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార పాపనాగ నవ్వుతున్న ప్రళయ భీకర శత్రు శేషణ జై జై జై రావణ జై జై జై సింహాసన జై జై జై పోషక నామరూప నాశక వికృతాల విద్యలెన్న చదివి నవ్వి నాశక చరమగీత గాయక నరకలోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక అహంకార హార భార కిశోర నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర తిరస్కార తీర నేర కుటీర కణము కణము రణములైన కబాల